జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, ఆత్మబంధువులారా, శ్రీమద్ రామాయణ కథ. బ్రహ్మదేవుడు నా వాల్మీకి మహర్షి నోటి వెంట వచ్చినటువంటి శ్లోకానికి సర్వలక్షణ లక్షితమై విలసిల్లేటటువంటి స్థితిని చూపించాడు. రామకథ ఇలాంటి శ్లోకాలతో రాయమని చెప్పి ఆయన అదృశ్యమై వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత తతశిష్యో భగవాన్ ముని విస్మయమాయయౌ తస్య శిష్యాస్తతసర్వే జగుశ్లోకమిమం పునః ముహుర్ముహుః ప్రీయమాణాః ప్రాహుశ్చ పురుష విస్మితాః. వాల్మీకి మహర్షి ఆశ్చర్యము, ఆయనకి విస్మయము, ఆశ్చర్యము. శిష్యులు కూడా ఆశ్చర్యపడి ఆ శ్లోకాన్ని మరల మరల పాడుతూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు, చిందులేస్తూ ఉన్నారు, గంతులేస్తూ ఉన్నారు. సమాక్షరైశ్చతుర్భిర్యః పాదైః గీతో మహర్షిణా సోను వ్యాహరణాద్భూయః శ్లోక శ్లోకత్వమాగతః. శ్లోకము శ్లోకత్వాన్ని పొందింది. అంటే శోకము శ్లోకత్వాన్ని పొందింది అని పాఠాంతరాన్ని కూడా చూపించారు. శోక శ్లోకత్వమాగతః అని, శోకమే శ్లోకమైంది. అలా కాక శ్లోకము కూడా శ్లోకము. శ్లోకము అని అంటే కీర్తి కలిగినటువంటిది అయ్యింది. ఆ శ్లోకము ప్రపంచానికే తలమానికమయ్యింది. సమాక్షరైశ్చతుర్భిర్యః పాదైర్గీతో మహర్షిణ. ఇది ఎలా ఉన్నది అంటే సమాక్షరై, సమానమైనటువంటి అక్షరాలు, ఎగుడు దిగుడంటూ ఏమీ లేవు. అలాగే నాలుగు పాదములు. వేదము అని అంటే అది వేరు, దాంట్లో ఎన్ని అక్షరాలతో ఎలాగైనా ఉండొచ్చు, ఎన్ని పాదాలైనా ఉండవచ్చు. కనుక అందుకే వేదము అనేది వేరు, ఇది లౌకికము. సోను వ్యాహరణాత్ భూయ శ్లోక శ్లోకత్వమాగతః. మళ్ళీ వారు అంటూ ఉన్నారు, వాల్మీకి మహర్షి సహా ఆయన కూడా దానిని మరల ఆవృత్తి చేస్తూ ఉన్నాడు. తస్య బుద్ధిరియం జాత వాల్మీకే భావితాత్మనః. ఆ వాల్మీకి, ఆయనకి బుద్ధి, ఇయం బుద్ధి అంటూ ఉన్నారు. ఏమిటనంటే భావితాత్మనః, చింతిత పరమాత్మనః. ఆ పరమాత్మను చింతించినందువలన, అంటే మొదటి శ్లోకమే పరమాత్మ పరంగా ఆరంభకర్తవ్యం విఘ్న విఘాతం మంగళం మునినా ఆచరితం ఇది ఉక్తం. ఆరంభములోనే విఘ్నములను నశింపచేసేటటువంటి మంగళము, ఆ పరమపురుషుని చింతన అనేటటువంటిది కలిగింది వాల్మీకి మహర్షికి. కనుక ఇప్పుడు ఆయన ఏమనుకుంటూ ఉన్నాడు, కృత్స్నం రామాయణం కావ్యం ఈదృశైః కరవాణ్యహం. రామాయణ కావ్యం అంటే రామచరిత్ర మొత్తమంతా కూడా ఇదిగో ఇటువంటి శ్లోకముల చేత నేను రచన చేస్తాను అని అనిపించింది ఆయనకు. ఇదే సంకల్పం అధ. ఇక ఆ సంకల్పం ఇలా అనుకున్నాడు, కావ్య రచన చేయటానికి ఎలా చేయాలి, ఏమిటి ఏమిటి అని అంటే చెబుతూ ఉన్నాడు ఆయన. ఎలా అంటే దీన్ని విషయ వైలక్షణ్యము, విషయము ఎంత గొప్పది, అలాగే ప్రబంధమును రచించినటువంటి కర్త ఆయనంతటి గొప్పవాడు, దాని యందు చెప్పబడినటువంటి రాముడు ఆయనంతటి గొప్పవాడు అంటూ ముగ్గురు సంగతులు కూడా చెప్తూ ఉంటారు. ఆయన చెప్తూ ఉన్నారు, రామ ఉదార వృత్తార్థ పదైర్ మనోరమై తదాశ రామస్య చకార కీర్తిమాన్ సమాక్షరై శ్లోకశతైర్ యశస్వినో యశస్కరం కావ్యముదారధీహి మునిహి. ముగ్గురు సంగతులు చెప్పారు దీంట్లో. కీర్తిమాన్, రాముడు కీర్తిమంతుడు, కీర్తి కలవాడు అన్నమాట. అంటే దీని చేత ఏమవుతూ ఉందనంటే, రాముని యొక్క చరిత్రను ఇలా ఈయన రాశాడు, చకార ఉదారధీహి మునిహి, కావ్యం యశస్కరం చకార. గొప్ప బుద్ధి కలిగినటువంటి ధీమంతుడైనటువంటి వాల్మీకి ముని కీర్తిమంతుడైన రాముని చరిత్రను రాశాడు అన్నారు. అది ఎలాగండి అంటే, కీర్తిమంతుడని చెప్పటం ద్వారా తర్వాత లక్షణాలని తర్వాత వారు చెప్పుకున్నారు. ఎందరో మహానుభావులు, దాదాపుగా కాశ్మీర దేశంలో 200 మంది అలంకారికలు ఉన్నారు అని చెబుతారు. మరి అక్కడ మాత్రమే కాదు, ఇక్కడ పుట్టినటువంటి జగన్నాథ పండితరాయలు, ఇంకా దక్షిణ దేశం వారు, ఇంకా వైష్ణవ కవులు పండితులు ఎందరో కావ్య లక్షణములను రామాయణము నుంచి తీసుకొని రచనలు చేశారు. ఆ తర్వాత ఇలాగ ఈ చెప్పుకునే అన్ని తర్వాత వచ్చినాయి. దీంట్లో కావ్యం యశసే అర్ధకృతే వ్యవహార విదే శ్వేతరక్షతయే సజ్జ పర నివృతయే కాంతా సమితతయా ఉపదేశయుజే ఇది అలంకారిక ఉక్త కావ్య ప్రయోజనేషు అశ యశయేవ ప్రధానం ప్రయోజనమితి దర్శితం. ఇవి కావ్య ప్రయోజనాలు. ఏమేమిటనంటే, కావ్యం యశసే కీర్తి కోసము రాస్తూ ఉంటారు, అర్ధకృతే సంపదలను కలిగిస్తూ ఉంటుంది, వ్యవహార విదే వ్యవహారాలను అంటే ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలో తెలియ చెబుతూ ఉంటుంది, అది తెలుస్తుంటుంది. శ్వేతరక్షతయే అశుభములను నశింపచేసేది, సజ్జ పరనివృతయే వెంటనే ఆనందాన్ని కల్పించేది, కాంతా సమ్మితతయా ఉపదేశ ఉపదేశమే చేసేది. ఏది చెప్పినా మరి ఇతరులకు ఉపదేశం చేయటమే కదా, ఇలా చేయాలి అలా చేయాలి అని. ఈ చెప్పటంలో కాంతా సమ్మితము అంటే భార్య చక్కగా ఎలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నటువంటి భర్తకు చెబుతూ ఉంటుందో, ఇక ఆయన చెబుతూ ఆమె చెబుతూ ఉంటే ఇక కాదనలేడు ఆ మాట, అదిగో అలా చెబుతుందట. కావ్యం చెప్పేది ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు ఇలా చేస్తే మంచిది అని వినిపిస్తుంది, ఉపదేశాన్ని చేస్తుంది. ఉపదేశము అంటే ఆద్యము, మొదటిసారి చెప్పే మంచి మాట అని అర్థం. ఉపదేశ ఆద్య ఉచ్చారణ అంటూ ఉంటారు. కనుక ఉపదేశము కావ్యం ఇలా కాంతా సమ్మితంగా చెప్తూ ఉంటుంది అంటారు. కనుక ఇలా ఈయన చెప్పినటువంటి మాటను బట్టి కీర్తిమాన్ అన్నాడు అనే దానిని బట్టి ఇవన్నీ చెప్పుకున్నారంటారు. ప్రధానము యశస్సు. మరి ఈనాటికి రామకథ లోకంలో చెప్పుకుంటూనే ఉన్నారు కదా, ఈనాటికే కాదు బ్రహ్మప్పుడే చెప్పాడుగా, పర్వతాలు ఉన్నంతవరకు నదులు ఉన్నంతవరకు రాముని కీర్తి అలా నిలిచిపోయింది ఈ లోకంలో. మరి ఉదార మహతి ధీహి యస్య స ఉదార ధీహి. మరి ఎవరండి ఈయన అంటే, ఆ ఉదార ధీహి ముని వాల్మీకి ముని, ఇదే కవిత్వ బీజభూతమైనటువంటి నిపుణత్వం అని చెబుతుందంట. ఇది కవిత్వం రాయాలి అనంటే నైపుణ్యం ఉండాలి, ఇది కావ్య ప్రకాశంలో ఇలా ఉన్నదంటున్నాడు. శక్తి నిపుణతలోకే కావ్య శాస్త్రాది అవేక్షణాత్ కావ్యజ్ఞ శిక్షయా అభ్యాస ఇది హేతు తదుద్భవ ఇది. మరి ఈ శక్తి ఆ నైపుణ్యము రావాలి, ఇది వాల్మీకి వచ్చేసి ఉంది. కనుక తర్వాత వాళ్ళు దీనిని చూసి రాసుకుంటున్నారు. ఇలా ఏం కావాలనంటే నైపుణ్యము కావాలి కావ్యం రాయటానికి, అది ఈయన దగ్గర ఉన్నది. అందుకే ఆయనకి ఉదారధీహి అంటున్నారు, గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడు. అందుకే ఆయన ఈయన గురించి చెప్పాడు, దీన్నే ఒక కవి చెప్పాడు. యత్కీర్తి పాత్రం రఘురాజపుత్రం లంకాపతే సంకుచితం యశోయత్ ససర్వయేవాది కవే ప్రభావాత్ నకోపనీయ కవయ అక్షితీంద్రై. ఓ రాజులారా, కవులంటే సామాన్యులు అనుకుంటున్నారా? కాదయ్యా, ఆ ఉదారధీహి మునిహి వాల్మీకి మహర్షి, అదిగో ఆయన వర్ణించాడు కీర్తిపాత్రుడైనటువంటి రఘురాముని చరిత్ర. అలాగే ఇక పౌలశ్చ వధము అంటాడు ఆ తర్వాత, లంకాపతి యొక్క అపకీర్తి. మరి అతడికి అపకీర్తే కదా, అతడిది అపకీర్తి అంతా వీడిని తెచ్చిపెట్టింది కాదు, ఇదంతా కూడా ఆదికవి రచనల వలన మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకా చెబుతూ ఉంటారు కవులను గురించి. ఇక్కడ ముని అన్నారు కనుక మననశీలుడు అనే వివిక్త సేవిత్వం అరోచకత్వం చె ఉత్తం. కవి మననశీలుడు కావాలి అంటే ఆలోచించాలి అంతా, తాను ఏది లోకానికి చెప్పాలో దానిని ఒంటరిగా ఆలోచించాలి. జనంలో కూర్చుంటే తలా ఒక సలహా ఇస్తారు, అలా చేయొచ్చండి, ఇలా రాయొచ్చండి, సలహాలు అడిగామా, ఇవి కావలసినన్నీ. కనుక అలా కాదు, తన యొక్క మననశీలత్వం చేత తన మనస్సు నుంచి కలిగినటువంటి ఆలోచనలను అతడు వివిక్తంలో అంటే ఒంటరిగా ఉండి దానిని పరిశీలన తాను చేసుకున్నట్లయితే గొప్పగా కనిపిస్తుంటుంది అన్నారు. దాన్ని అరోచకత్వం, అరోచకత్వం అంటారు. ద్వయోహి కవయ అరోచికిన స తృణాభ్యవహారిణశ్చ ఇచ్చాది. వామనుడు కవ్యాలంకార సంగ్రహమని రాశాడు, ఆయన దాంట్లో చెప్పాడు ఈ మాట. అంటే కావలసినంత ఆలోచన చేయగలిగినటువంటి వాడు అరోచకి అని అనబడతాడట కవి. తదా బ్రహ్మవర ప్రధానానంతరకాలే అనేన కవిత్వ హేతుభూత శక్తిరుత్వా. ఆ బ్రహ్మ వరప్రధాన అనంతరము కవిత్వ హేతు అయినటువంటి శక్తి వాల్మీకి మహర్షికి వచ్చింది. అంటే అంతకుముందు ఉన్నది ఉద్బుద్ధమయ్యింది అంతే, కొత్తగా తెచ్చిస్తే మరెవరికైనా అయ్యొచ్చు, కానీ రామనామం చేత స్నిగ్ధమైపోయి ఉన్నది ఆయన హృదయము. ఆ హృదయం ఉన్నదే మార్ధవం, హృదయమార్ధవం వాల్మీకిది. అందుకే కరిగిపోయింది ఆ కొంగను చూడగానే. కనుక అదిగో అలాంటి శక్తి ఇప్పుడు ఉద్బుద్ధమైంది ఆయనలో నుంచి. ఇక యశస్సు దానికి దండి చెప్పాడు. దండి కావ్యాలంకారము, కావ్య లక్షణము అని కూడా అంటారు ఆయన రాసిన దాన్ని. ఆదిరాజ యశోబింబం ఆదర్శం ప్రాప్య వాంగ్మయం తేషామసన్నిధానేపి నస్వయం పశ్య నశ్యతి. కావ్యము అనేటటువంటిది ఒక అద్దము వంటిది అన్నాడు ఆయన. ఆదర్శం అంటే అద్దము, ఈ వాంగ్మయం కావ్యము. ఇది ఏమవుతుందని అంటే ఆదిరాజులు ఎందరో, ఆ రామచంద్రస్వామి, ఆ నలుడు, భగీరథుడు ఇలాంటి రాజులు, మనువు మొదలైన వారందరి యొక్క కీర్తి ఈ అద్దంలో కనపడుతూ ఉంటుంది, వాంగ్మయం అనే అద్దంలో. వారు లేకపోయినా ఇప్పుడు మామూలు అద్దం అయితే ఎలా ఉంటుందంటే మనం ఎదురుగా నుంచుంటేనే అది కనపడుతుంది, లేకపోతే అదేం చూపిస్తుంది. కానీ ఈ వాంగ్మయం అనే అద్దం అలాంటిది కాదు. తేషాం అసన్నిధానేపి వాళ్ళు లేకపోయినా సరే కనిపిస్తూనే ఉంటుంది, అది నశించదు, అంత గొప్పది సుమా కావ్యము అని చెప్పారు. కావ్యం అంటే కవి లోకోత్తర వర్ణన నిపుణ కవేహి కర్మ కావ్యం. లోకోత్తర వర్ణనములు సామాన్యమా లోకంలో ఉండేటటువంటివి కాదు ఇది, అటువంటి గొప్ప విషయాలను కవులు చెబుతారు. ఇక ఎటువంటిది అని అంటే సగుణవు సాలంకారవు శబ్దార్థవు దోషవర్జితవు కావ్యం. గుణములు ఉండాలి. గుణములు అని అంటే కావ్యానికి చెప్పబడినటువంటి గుణములు, ప్రసాద గుణము, అలా ప్రౌఢి ఓజస్సు అంటూ ఉంటాయి ఆ గుణాలు. అలంకారాలు, ఉపమా మొదలైన అర్థాలంకారాలు, యమకము మొదలైనటువంటి శబ్దాలంకారాలు ఇవి ఉంటాయి. అలాగే కావ్యశబ్దైన మహాకావ్య లక్షణం. ఇక్కడ కావ్యం అని చెప్పాడు ఈయన, కావ్యం రాశాను అని అంటే మహాకావ్యము అంటే చిన్న చితక కాదు ఇది, ఏదో ఒక శతకము అలా కాదు, కొన్ని వేల శ్లోకాలతో, శ్లోక శతైహి అంటున్నాడు, కొన్ని వందల వేల శ్లోకాలతో రాశాడు ఇది. ఇతిహాస దీంట్లో ఆసీన్ నమస్క్రియ వస్తు నిర్దేశో వాపి తన్ముఖం. అది ఎలా ఉండాలి అంటే ఆశీస్సుగా కానీ నమస్కార రూపంగా కానీ చెప్పే లోపల చెప్పే వస్తువు కానీ ఆశీస్సుగాను ఉన్నది ఇది. ఓ నిషాదుడా ప్రతిష్టాంత్వమగమహ, ఓ లక్ష్మీయుక్తుడవైన నీవు ప్రతిష్టను పొందుము అని ఆశీస్సుగా ఉన్నది. ఇక వస్తు నిర్దేశము రామాయణ కథంతా దీంట్లోనే ఉన్నది. అలాగే ఈ మొత్తమంతా కూడా మంగళ రూపంగా ఉన్నది. నమః అంటే మంగళం. కనుక మూడు లక్షణాలు మొదటి శ్లోకంలో వచ్చేసి ఉన్నాయి. ఉదాత్త నాయకుడు రాముడు. ఇతిహాసం అనేది ఉదాత్తమైన నాయకత్వం కలిగి ఉండాలి. నగరార్ణవ శైలర్తు చంద్రార్క ఉదయవర్ణనై ఉద్యాన సలిల క్రీడా మధుపాన రథోత్సవై విప్రలంభై వివాహైశ్చ కుమారోదయ వర్ణనై మంత్రజ్యూత ప్రయాణ ఆజి నాయక అభ్యుదయరపి అలంకృతం అసంక్షిప్తం రసభావ నిరంతరం సర్గైరనతి విస్తీర్ణై శ్రావ్య ఉత్తై సుసంధిభి సర్వత్ర భిన్న సర్గాంతైరుపేతం లోకరంజనం కావ్యం కల్పాంతర స్థాయి జాయతే సదలంకృతి. ఇన్ని చెప్పారు లక్షణాలు. ఇవన్నీ కూడా ప్రతాపరుద్రీయము మొదలైన వాటిల్లో లక్షణ గ్రంథాలలో ఉన్నటువంటివి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అంటే కొండల వర్ణనలు, సముద్ర వర్ణనలు, వృక్షముల వర్ణనలు, చంద్రోదయ సూర్యోదయాదులు, మరి ఉద్యాన క్రీడలు, సలిల క్రీడలు, మధుపానము, విప్రలంభము, వివాహము, కుమార ఉదయము, ఇలా చూస్తే అన్నీ రామాయణంలోవే. రామాయణంలో ఉన్నటువంటి వాటిని చూసి తర్వాత రాసుకున్నారు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని. ఇలా మొట్టమొదటిది రామాయణం అయ్యింది. అలా ఒకే విధమైనటువంటి ఛందస్సుతో నడపాలి. అలా నడిపి ఆ తర్వాత చివరిలో దానికి చివరిలో ఒక వృత్తాన్ని మారుస్తారు. అలా జరిగి రామాయణాన్ని చూసే రామాయణంలో చూడండి ప్రతిదీ కూడా దాదాపు 99 శ్లోకాలు అనుష్టుప్పులో వచ్చి ఆ చివరిలో ఉపజాతిని చెబుతాడు ఆయన. పఠన్ ద్విజో వాగ్వృషభత్వమీయాత్ సక్షత్రియో భూమిపతిత్వమీయాత్ అంటూ ఉపజాతి వృత్తము 100 శ్లోకం. అలాగే ఇక్కడ 2 దాంట్లో కూడా ఈ చెబుతూ ఉన్నాడు. ఇది వేరే జాతులు, ఇవి ఇప్పటి వరకు అనుష్టుప్పులో చెప్పుకొచ్చి ఇలా చెబుతూ ఉన్నాడు. ఇలా చెప్పాలి అన్నారు. ఇది రామాయణాన్ని చూసి వచ్చిందే. ఇక దీంట్లో ఉదార వృత్తార్థ పదైహి అంటాడు ఈయన. అంటే ఉదారము లేనటువంటి పదముల చేత ఇవి ఎలా ఉండాలి అంటే వాచ్య లక్ష్య వ్యంగ్యాహ. వాచ్యము, లక్ష్యము, వ్యంగ్యము అని అర్థము. వాచకము, లక్షణము, వ్యంజనము అని శబ్దమునకు లక్షణము. ఇట్లా చెప్పబడినటువంటివి దీన్ని చూసి చెప్పుకున్నవి. ద్రాక్షాపాక, నారికేళపాక, రసాలపాక 3 రకాలు చెప్పారు. ద్రాక్షాపాకము అంటే కొరికేయటమే, ద్రాక్ష కడిగేసుకోవటం, కొడుకేసుకోవటం. ఇక రసాలము అంటే మామిడి పాకం, అది అంటే రసం పిండాలి, అంటే కొంత ప్రయత్నం చేయాలి. కదలీపాకము అరటిపండు ఒలిసినట్టు, అక్కడ కూడా కొంత ప్రయత్నం చేయాలి. ఇక నారికేళ పాకము అని అంటే కొబ్బరికాయ దించి దాన్ని పీసు తీసి పగలగొట్టి కొబ్బరి తీసుకుంటే ఎంతో శ్రమ పడాలి అన్నమాట. అలాగే మరొక పాకాన్ని చెప్పారు, పనసపాకము అని. శ్రీకృష్ణదేవరాయలది అది పనసపాకం అట. అంటే దానికి శ్రమ ఎక్కువ, ఒలిచి తీసి దాంట్లో పారేసేది ఉండదు. అదిగో అలాంటిది. ఇవన్నీ కూడా కవితా పాకములలో ద్రాక్షాపాకం అట వాల్మీకిది. మరి వాల్మీకిని చూసి తర్వాత రాసుకున్నారు ఇవన్నీ. ఇక శయ్య అంటే పదముల యొక్క ఒక్కొక్క పదము, ఒక్కొక్క పదం తర్వాత ఉదార వృత్తార్థ పదైర్మనోరమై తదాశ్య రామస్య చకార కీర్తిమాన్ సమాక్షరైశ్లోక శతైర్యశస్వినో యశస్కరం కావ్యముదార ధీర్ముని. ఉదార వృత్తార్థ పదై అంటూ ఆ దకారాలు దాంట్లో ఎక్కువ కనపడతాయి. అలాగే దీంట్లో యశస్వినో యశస్కరం అంటూ ఉదార ధీహి మునిహి ఇలా శయ్య పదముల యొక్క కూర్పుని శయ్య అంటారు. ఇలాంటివి వచ్చినాయి. అలాగే ఈ శయ్యలు మనోరమముగా ఉండాలి అన్నారు. ఏంటి వైదర్భి, గౌడి, పాంచాలి అని అంటూ ఇవి ఏమంటారు వీటిని రీతిషు, రీతులు అంటారు. ఈ పదముల యొక్క కూర్పు చేత దానిలో ఎక్కువ వైదర్భిని ఈయన నాతి దీర్ఘ సమాసాలతో పారుష్య శబ్దములు వదిలిపెట్టేసి చెబుతూ ఉంటాడు ఈయన. ఇక గౌడీ రీతి అది కృష్ణదేవరాయలది. కాంచన్ వైష్ణవుడర్ధయోజన జటాఘాటోత్థశాఖోపశాఖాంచాట చరన్మరుద్రయదవీయ ప్రేషితో జచ్చదో దంచత్కీటకృత ఉవరణ చలన లిప్యాపాది తాధ్వన్య నిస్సంచారాత్త మహాఫలోపమ ఫలస్ఫాయద్ వటక్ష్మాజమున్. అన్ని కఠినాక్షరాలు, దీర్ఘ సమాసాలు, చట అప్పటలాడుతూ ఉండేది గౌడీ రీతి అంటారు. అది ఆయనది. ఎక్కడెక్కడన్నా ఈయన చూసి రాసుకున్నారు, ఎక్కడన్నా ఈయన ఉపయోగించి ఉండవచ్చు దానిని. అలా ఉత్తమ కావ్యం ఇది. ఈ కావ్యంలో ఇక ఏం చెప్పారంటే, మొత్తము మీద ఈయన చెప్పినటువంటిది ఉదార వృత్తములు, అర్థములు, పదములు, మనోరమములైనటువంటివి, రాముని యొక్క కీర్తిమంతుడైన రాముని యొక్క చరిత్ర చేశాను అన్నాడు. సమాక్షరములు, శ్లోకశతములు, యశస్విన రామస్య, యశస్కరం కావ్యం. మంచి పదముల చేత, అర్థములు, శబ్దములు మనోహరంగా ఉండేటట్లుగా కీర్తిమంతుడైనటువంటి ఆ రాముని యొక్క యశస్సు సమాక్షరములు శ్లోక శతముల చేత ఉదారధీహి మునిహి చకార. మంచి బుద్ధి కలిగినటువంటి వాల్మీకి రచన చేశాడు. మహాబుద్ధి, మంచి అంటే గొప్ప బుద్ధి కలిగినవాడు అంటే. దీని చేత ఒక ఈ ఎలాంటిది ఇది అని చెప్పబడి ఉంది. మరొక శ్లోకం ఉన్నది, ఇది కూడా అలాంటిదే. చివరిలో దీని గురించి రేపు తెలుసుకుందాం. జై శ్రీరామ్.